రోబోలు పుస్తకం రెండవ భాగం. కేవలం సహజ పద్ధతులతో మనుషుల్లాగా ప్రవర్తించగల మరమనుషులని నిర్మించడానికి ఎంతోమంది ప్రతిభావంతులైన ఇంజనీర్లు ప్రయత్నాలు చేశారు. ఆధునిక విజ్ఞానం ఆరంభం కావడానికి కొన్ని శతాబ్దాలకు ముందే అలాంటి ప్రయత్నాలు జరిగాయి. ఉదాహరణకి, క్రీస్తు శకం 50లో ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో హీరో అనే ఇంజనీరు ఉండేవాడు. ఆవిరి చేత కానీ, అధిక పీడనం వద్ద గాలి చేత కానీ, నీటి ధారల చేత కానీ వస్తువులను కదిలించే పద్ధతులని ఇతడు కనిపెట్టాడు. ఈ సాధనాలు వాటంతటికీ అవే కదలగలవు. అలాంటి సాధనాలని ఆటోమాటన్లు అంటారు. అంటే గ్రీకులో స్వయంచోదక శక్తి గలవి అని అర్థం. ఒక కన్నంలో నాణ్యం వేస్తే మొహం మీద నీళ్లు చిమ్మే సాధనాన్ని తయారు చేశాడు హీరో. అలాగే తాకకుండా తలుపులు తెరవడానికి, విగ్రహాలు కదిలించడానికి కూడా సాధనాలు కనిపెట్టాడు. హీరో కనిపెట్టిన సాధనాలు తమాషాగా ఉండేవి, చూపరులకి ఆశ్చర్యం కలిగించేవి. కానీ అభంశుభం తెలియని అమాయకులు తప్ప వాటిలో జీవం ఉందని ఎవరూ అనుకునేవారు కారు. ప్రాచీన కాలంలో కనుగొన్న అత్యద్భుత యాంత్రిక సాధనం గడియారం. రమారమి క్రీస్తుపూర్వం 250 కాలంలో జీవించిన అలెగ్జాండ్రియాకు చెందిన తెస్సీబియస్ అలాంటి గడియారాన్ని మొదట కనిపెట్టాడు. ఆ గడియారంలో సమవేగంతో బొట్లు బొట్లుగా ఒక పాత్రలోకి నీరు పడుతూ ఉంటుంది. పాత్రలో నీటి మట్టం పెరుగుతుంటే దాని మీద తేలే ఒక తేలికైన వస్తువు మెల్లగా పైకి లేస్తూ ఉంటుంది. ఆ వస్తువుకి ఒక ముళ్ళు తగిలించి ఉంటుంది. ముళ్ళు పాత్ర గోడల మీద ఉండే అంకెల గుర్తుల మీదుగా కదులుతూ ఉంటుంది. ముళ్ళు ఏ అంకె మీద ఉందో చూసి సమయం చెప్పవచ్చు. అలాగే నీటి గడియారం పనిచేయాలంటే దాని నిర్మాణం కొంచెం సంక్లిష్టంగానే ఉండాల్సి వచ్చింది. కానీ ఎలాగో కష్టపడి అలాంటి గడియారాలు తయారు చేశారు. ఎన్నో శతాబ్దాల పాటు అవే అతి శ్రేష్టమైన గడియారాలుగా చలామణి అయ్యాయి. అయితే గడియారంలో నీరు వాడటం వల్ల కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ఉదాహరణకి, నీరు ఆవిరైపోవచ్చు లేదా ఒలికిపోయి నేల అంతా చిత్తడి కావచ్చు. సకాలంలో అందుబాటులో నీరు దొరక్కపోవచ్చు. మధ్యయుగ కాలంలో నీరు లేని యాంత్రిక గడియారాన్ని ఆవిష్కరించారు. వీటిలో గురుత్వాకర్షణ వల్ల కిందకి కదిలే బరువులు ఉండేవి. ఇవి మెల్లగా ఒక చక్రాన్ని తిప్పేవి. ఆ చక్రానికి పళ్ళు ఉండేవి. పళ్ళలో చిక్కుకున్న కడ్డి అప్పుడప్పుడు పళ్ళ నుండి విడిపడుతూ ఉండేది. దీని వలన గడియారం టిక్ టాక్ మని చప్పుడు చేసేది. చక్రం తిరుగుతుంటే దానికి తగిలించిన ముళ్ళు కూడా తిరుగుతూ గంటలు సూచించేది. నీరు లేని ఈ యాంత్రిక గడియారాలకి పెద్దగా సంరక్షణ అక్కరలేదు. అయితే కింద వరకు జారిపోయిన బరువులని తిరిగి పైకి ఎత్తాలంతే. కానీ ఈ బరువుల మీద పనిచేసే గడియారాలు అంత ఖచ్చితంగా కాలాన్ని సూచించవు. వాటి కాలమానంలో దోషం ఎక్కువగా ఉండేది. ఈ విషయంలో అవి నీటి గడియారాల కన్నా తీసిపోలేదు. కానీ ఈ రెండు రకాల గడియారాలు కూడా పావుగంట కన్నా ఖచ్చితంగా సమయం చెప్పలేవు. 1656లో డచ్ శాస్త్రవేత్త క్రిస్టియన్ హోయిగెన్స్ లోలకాన్ని ఉపయోగించి గడియారాన్ని తయారు చేసే పద్ధతి కనిపెట్టాడు. లోలకం ముందుకి వెనక్కి సమమైన ఆవృత్తితో ఊగుతుంది. ఊగిన ప్రతిసారి అది పళ్ళున్న ఒక చక్రాన్ని కొంతమేరకు తిప్పుతుంది. ఆ చక్రానికి తగిలించి ఉన్న ముళ్ళు గంటల గుర్తు ఉన్న ఒక వృత్తం మీద కదులుతూ సమయం చెబుతుంది. ఈ లోలకపు గడియారం కనుగొన్నాక సమయాన్ని ఖచ్చితంగా నిమిషాల వరకు, కొన్నిసార్లు కొన్ని సెకండ్ల వరకు కూడా చెప్పడానికి వీలయ్యింది. 1656 నుండి విజ్ఞానం చాలా వేగంగా పురోగమించడం ప్రారంభించింది. ఎందుకంటే ఈ కొత్త గడియారాలతో శాస్త్రవేత్తలకి తమ ప్రయోగాలలో చాలా ఖచ్చితమైన కొలతలు తీసుకోవడానికి వీలయ్యింది. తదనంతరం చిన్న చిన్న గడియారాలను కూడా తయారు చేశారు. ఇవి బరువులు లోలకాలకి బదులు స్ప్రింగుల మీద పనిచేయసాగాయి. కాలక్రమేణా ఈ గడియారాలు, వాచీలు అంతకంతకు ఖచ్చితంగా సంక్లిష్టంగా రూపొందసాగాయి.